చతుర్థకాండే ప్రథమ ప్రశ్నస్య ఘనపాఠః ఆరంభః. యుంజానః ప్రథమం ప్రథమం యుంజానో యుంజానః ప్రథమం మనోమనః ప్రథమం యుంజానో యుంజానః ప్రథమం మనః ప్రథమం ప్రథమం మనస్తత్వాయ మనస్తత్వాయ తత్వాయ మనో మనస్తత్వాయ సవితా సవితా తత్వాయ మనో మనస్తత్వాయ సవితా సవితా సవితా తత్వాయ తత్వాయ సవితాధియోధియ సవితా తత్వాయ తత్వాయ సవితాధియ సవితాధియోధియ సవితా సవితాధియ జ్యోతిర్జ్యోతిరగ్నిమగ్నిజ్యోతిర్నిచాయ్య నిచాయ్య జ్యోతిరగ్నిమగ్నిజ్యోతిర్నిచాయ్య నిచాయ్య నిచాయ్య జ్యోతిర్జ్యోతిర్నిచాయ్య పృథివ్యా పృథివ్యా నిచాయ్య జ్యోతిర్జ్యోతిర్నిచాయ్య పృథివ్యాచాయ్య పృథివ్యా పృథివ్యా నిచాయ్య నిచాయ్య పృథివ్యా అధ్యధి పృథివ్యా నిచాయ్య నిచాయ్య పృథివ్యా అధీచాయ్యా అధ్యధి పృథివ్యా పృథివ్యా అధ్యాధి పృథివ్యా పృథివ్యా అధ్యాధ్యాభరద్యాభరత్భరద్యాభరత్భరద్భరత్వాయ మనసా మనసా యుక్వాయ యుక్వాయ మనసా దేవాన్ దేవాన్ మనసా యుక్వాయ యుక్వాయ మనసా దేవాన్ మనసా మనసా దేవాన్ సువస్వద్దేవాన్ మనసా మనసా దేవాన్ సువరేవాన్ సువస్వద్దేవాన్ దేవాన్ సువర్యతో యత సువద్దేవాన్ దేవాన్ సువర్యత మనసా మనసా యుక్తేన యుక్తేన మనసా వయం వయం మనసా యుక్తేన యుక్తేన మనసా వయం మనసా వయం వయం మనసా మనసా వయం దేవస్య దేవస్య వయం మనసా మనసా వయం దేవస్య దేవస్య దేవస్య వయం వయం దేవస్య సవితుర్దేవస్య వయం వయం దేవస్య సవితుః దేవస్య సవితుర్దేవస్య దేవస్య సవితుర్దేవస్య సవితుః దేవస్య దేవస్య సవితుః సవే శక్తి శక్తి సువర్గేయాయ సువర్గేయాయ శక్తి సువర్గేయాయేతి సువర్గేయాయ శక్తి యుంజతే మనో మనో యుంజతే యుంజతే మన ఉదోత మనో యుంజతే యుంజతే మన ఉత ఉదోతమనో మన ఉదయుంజతే యుంజత ఉదమనో మన ఉదయుంజతే యుంజత ఉదోతయుంజతే ధియో ధియో యుంజత ఉదోతయుంజతే ధియుంజతే ధియో ధియో యుంజతే యుంజతే ధియో విప్రా విప్రా ధియో యుంజతే యుంజతే ధియో విప్రా విప్రా ధియో ధియో విప్రా విప్రస్య విప్రస్య విప్రా ధియో ధియో విప్రా విప్రస్య విప్రా విప్రస్య విప్రస్య విప్రా విప్రా విప్రస్య బృహతో బృహతో విప్రస్య విప్రా విప్రా విప్రస్య బృహత విప్రస్య విప్రస్య బృహతో విపశ్చితో విపశ్చితో బృహతో విప్రస్య విప్రస్య బృహతో విపశ్చితః విపశ్చితో విపశ్చితో బృహతో బృహతో విపశ్చితః విపశ్చిత ఇతి విపశ్చితః హోత్రా విహోత్రా దధే దధే హోత్రా విహోత్రా దధే హోత్రా దధే దధే హోత్రా హోత్రా దధే వయునా విద్వయునా విద్దధే హోత్రా హోత్రా దధే వయునా విదధే వయునా విద్వయునా విద్దధే దధే వయునా విదేక ఏకో వయునా విద్దధే దధే వయునా విదేక వయునా విదేక ఏకో వయునా విద్వయునా విదేక ఇది దేకో వయునా విద్వయునా విదేక ఇదునా విదితి వయునా విదేక ఇది దేక ఏక ఇన్మహీ మహీ దేక ఏక ఇన్మహీ ఇన్మహీ మహీదిన్మహీ దేవస్య దేవస్య మహీదిన్మహీ దేవస్య మహీ దేవస్య దేవస్య మహీ మహీ దేవస్య సవితుస్స విదుర్దేవస్య మహీ మహీ దేవస్య సవితు దేవస్య సవితుస్స విదుర్దేవస్య దేవస్య సవితుః పరిష్కృతి పరిష్కృతి సవితుర్దేవస్య దేవస్య సవితు సవితుః పరిష్టుతిః సవితుః పరిష్టుతిః పరిష్టుతిః సవితుః సవితుః పరిష్టుతిః పరిష్టుతిః పరిష్టుతిః దేవాం వాయుజే జుదేవాం బ్రహ్మ బ్రహ్మ వాయుజే జుదేవాం బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ వాం వాం బ్రహ్మ పూర్వ్యం పూర్వ్యం బ్రహ్మ వాం వాం బ్రహ్మ పూర్వ్యం బ్రహ్మ పూర్వ్యం పూర్వ్యం బ్రహ్మ బ్రహ్మ పూర్వ్యం నమో భిన్నమో విపూర్వ్యం బ్రహ్మ బ్రహ్మ పూర్వ్యం నమో పూర్వ్యం నమో భిన్నమో విపూర్వ్యం పూర్వ్యం నమో భిర్వి నమో విపూర్వ్యం పూర్వ్యం నమో భిర్వి నమో భిర్వి నమో భిన్నమో భిర్వి శ్లోకా శ్లోకా వినమో భిన్నమో భిర్వి శ్లోకా నమో శ్లోకా శ్లోకా విశ్లోకాయంతి శ్లోకా విశ్లోకాయంతి శ్లోకాయంతి శ్లోకా శ్లోకాయంతి పథ్యా పథ్యాయంతి శ్లోకా శ్లోకాయంతి పథ్యాయంతి పథ్యా పథ్యాయంతి యంతి పథ్యే పథ్యాయంతి యంతి పథ్యే పథ్యా పథ్యే వసూరా సూరా ఇవ పథ్యా పథ్యే వసూరా సూరా సూరా ఇవే వసూరా ఇది సూరా శృణ్వంతి విశ్వే విశ్వే శృణ్వంతి శృణ్వంతి విశ్వే అమృతస్యామృతస్య విశ్వే శృణ్వంతి శృణ్వంతి విశ్వే అమృతస్యే అమృతస్యామృతస్య విశ్వే విశ్వే అమృతస్య పుత్రా పుత్రా అమృతస్య విశ్వే విశ్వే అమృతస్య పుత్రా పుత్రా పుత్రా అమృతస్యామృతస్య పుత్రా ఆ పుత్రా అమృతస్యామృతస్య పుత్రా ఆ పుత్రా పుత్రా ఆయేయ ఆ పుత్రా పుత్రా ఆయేయ ఆయే ధామాని ధామాని ఆయే ధామాని ఏ ధామాని ధామాని ఏ ధామాని దివ్యాని దివ్యాని ధామాని ఏ ధామాని దివ్యాని ధామాని దివ్యాని దివ్యాని ధామాని ధామాని దివ్యాని తస్థస్థస్థర్ దివ్యాని ధామాని ధామాని దివ్యాని తస్థో దివ్యాని తస్థస్థస్థ దివ్యాని దివ్యాని తస్థో తస్థో ప్రయాణం ప్రయాణంజస్య ప్రయాణమన్వను ప్రయాణంజస్య ప్రయాణమను ప్రయాణమన్వను ప్రయాణం ప్రయాణమన్వన్యే అన్యేను ప్రయాణం ప్రయాణమన్వన్యే ప్రయాణమిది ప్రయాణం అన్యే అన్వన్వన్యైది ధన్యే అన్వన్వన్యైదు అన్య ఇది ధన్యే అన్య ఇత్యయుర్యయురిధన్యే అన్య మహిమానమర్చత పార్థివాని పార్థివాని యోజ పార్థివాని విమమే విమమే పార్థివాని యోజ పార్థివాని విమమే పార్థివాని విమమే విమమే పార్థివాని పార్థివాని విమమే స విమమే పార్థివాని పార్థివాని విమమే సహ విమమే స విమమే విమమే స ఏతశ ఏతశ స విమమే విమమే స ఏతశ విమమ ఇతి విమమే ఏతశ ఏతశస్స ఏతశోరజాగుంశరజాగుస్యేతశస్స ఏతశోరజాగుంశేతశోరజాగుంశేతశ ఏతశోరజాగుంసి దేవో దేవో జాగుస్యేతశ ఏతశోరజాగుంసి దేవ జాగుంసి దేవో దేవో రజాగుంసి రజాగుంసి దేవస్స పితా సవితా దేవో రజాగుంసి రజాగుంసి దేవస్స పితా దేవస్స పితా సవితా దేవో దేవస్స పితామహిత్వనా మహిత్వనా సవితా దేవో దేవస్స పితామహిత్వనా సవితామహిత్వనా మహిత్వనా సవితా సవితా మహిత్వనా మహిత్వనేతి మహీత్వనా దేవ సవితస్య వితర్దేవ దేవ సవిత ప్రసవితర్దేవ దేవ సవిత దివ్యో దివ్యో భగాయ యజ్ఞపతి యజ్ఞపతిం భగాయ దివ్యపతిగాయ దివ్యో దివ్యో భగాయ భగాయ దివ్యో గంధర్వో గంధర్వో దివ్యో భగాయ భగాయ దివ్యో గంధర్వ దివ్యో గంధర్వో గంధర్వో దివ్యో దివ్యో గంధర్వ గంధర్వ ఇది గంధర్వ కేతపోకేతం మాన కేతం కేతపోకేతన్నోనకేతంకేతన్న పునాదు పునాదు నహేరంకేతన్న పునాదు వాచస్పతిర్వాచం వాచం పతిర్వాచో వాచస్పతిర్ పృథివ్యాగ్నిమగ్నిగోసధస్థాద్ పృథివ్యాగ్నిగోసధస్థాద్ పృథివ్యాగ్నిగోసధస్థాద్ పృథివ్యాగ్నిగోసధస్థాద్ పృథివ్యాగ్నిగోసధస్థాద్ పృథివ్యాగ్నిగోసధస్థాద్ పృథివ్యాగ్నిగోసధస్థాద్ పృథివ్యాగ్నిగోసధస్థాద్ పృథివ్యాగ్నిగోసధస్థాద్ పృథివ్యాగ్నిగోసధస్థాద్ పృథివ్యాగ్నిగోసధస్థాద్ పృథివ్యాగ్నిగోసధస్థాద్ పృథివ్యాగ్నిగోసధస్థాద్ పృథివ్యాగ్నిగోసధస్థాద్ పృథివ్యాగ్నిగోసధస్థాద్ పృథివ్యాగ్న సదస్థాది సదా సాధోరీష్యం పురేష్యమగ్నిమగ్నిం పురేష్యమంగిరస్వదంగిరస్వత్పురేష్యమగ్నిమగ్నిం పురేష్యమంగిరస్వదంగిరస్వత్పురేష్యం పురేష్యమంగిరస్వదాంగిరస్వత్పురేష్యం పురేష్యమంగిరస్వదాంగిరస్వదాంగిరస్వదంగిరస్వదా ఆదిదేంగిరస్వదంగిరస్వద్వదాదిదేంగిరస్వద్వదేంగిరస్వదంగిరస్వద్వదేదేంగిరస్వద్వదాదిదేంగిరస్వదంగిరస్వద్వదేదేంగిరస్వద్వదాదిదేంగిరస్వదంగిరస్వద్వదేదేంగిరస్వద్వదాదిదేంగిరస్వదంగిరస్వద్వదేదేంగిరస్వద్వదాదిదేంగిరస్వదంగిరస్వద్వదేదేంగిరస్వద్వదాదిదేంగిరస్వదంగిరస్వద్వదేదేంగిరస్వద్వదాదిదేంగిరస్వదంగిరస్వద్వదేదేంగిరస్వద్వదాదిదేంగిరస్వదంగిరస్వద్వదేదేంగిరస్వద్వదాదిదేంగిరస్వదంగిరస్వద్వదేదేంగిరస్వద్వ గృహ్ణం రశనామృతస్య రశనామృతస్య అర్థస్య రశనా గోరశనామృతస్య పూర్వే పూర్వరథస్య రశనా గోరశనామృతస్య పూర్వే పూర్వరథస్యర్థస్య పూర్వ ఆయుష్యాయుషి పూర్వరథస్యర్థస్య పూర్వ ఆయుషి పూర్వ ఆయుష్యాయుషి పూర్వే పూర్వ ఆయుషి విదథేషు విదథేష్వాయుషి పూర్వే పూర్వ ఆయుషి విదథేషు ఆయుషి విదథేషు విదథేష్వాయుష్యాయుషి విదథేషు కవ్యా కవ్యా విదథేష్వాయుష్యాయుషి విదథేషు కవ్యాషు కవ్యా కవ్యా విదథేషు విదథేషు కవ్యాతి కవ్యా దేవా దేవాస్తజాతజా దేవాస్సుతకం సుతం దేవాస్తజాతజా దేవాస్సుతం దేవాస్సుతకం సుతం దేవా దేవాస్సుతమా సుతం దేవా దేవాస్సుతమా సుతకం సుతమాప భూవర్భూవరా సుతకం సుతమాప భూవః భూవర్భూవరామ భూవరుడతస్యర్థస్య భూవరామ భూవరుడతస్య భూవరుడతస్యర్థస్య భూవర్భూవరుడతస్య సామన్ సామన్మృతస్య భూవర్భూవరుడతస్య సామన్ ఋతస్య సామన్ సామన్మృతస్యర్థస్య సామన్ సరగం సరగం సామం మృతస్యర్థస్య సామం సామం సరగం సరగం సామం సామం సరమారపంత్యారపంతి సరగం సామం సామం సరమారపంతి సరమారపంత్యారపంతి సరగం సరమారపంతి ఆరపంతి ఆరపంతి ఊర్తం వాజిన్ వాజిన్ ప్రదోర్తం ప్రదోర్తం వాజిన్నా వాజిన్ ప్రదోర్తం ప్రదోర్తం వాజిన్నాతోర్తం వాజిన్నా వాజిన్వాజిన్నాద్రవద్రవాజిను వాజిన్నాద్రవాద్రవద్రవద్రవ వరిష్టాంద్రవాద్రవ వరిష్టాంద్రవద్రవ వరిష్టామన్మను వరిష్టాంద్రవద్రవ వరిష్టామను వరిష్టామన్మను వరిష్టాం వరిష్టామను సంవతకం సంవతమను వరిష్టాం వరిష్టామను సంవతం సంవతకం సంవతమన్మను సంవతం సంవతమి సంవతం దివితే దివి దివితే జన్మ జన్మతే దివి దివితే జన్మ జన్మ జన్మతే తే జన్మ పరమం పరమం జన్మ జన్మ పరమం జన్మ పరమం పరమం జన్మ జన్మ పరమమంతరిక్షే అంతరిక్షే పరమం జన్మ జన్మ పరమమంతరిక్షే పరమమంతరిక్షే అంతరిక్షే పరమం పరమమంతరిక్షే నాభిర్నాభిరంతరిక్షే పరమం పరమమంతరిక్షే నాభిర్నాభిరంతరిక్షే అంతరిక్షే నాభి పృథివ్యాం పృథివ్యాన్నాభిరంతరిక్షే అంతరిక్షే పృథివ్యాన్నాభిర్నాభి పృథివ్యామధ్యది పృథివ్యాన్నాభిర్నాభి పృథివ్యామధి పృథివ్యామధ్యది పృథివ్యాం నిర్యో నిరధి పృథివ్యాం పృథివ్యామధియోనిరధ్యధియోనిరధ్యధియోనియోనిరధ్యధియోనియోనిరధ్యధియోనియోనిరధ్యధియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియోనియో వసూ ఇది భృషన్న వసూ అగ్నిం భరంతం భరంతమగ్నిమగ్నిం భరంతమస్మయుమస్మయం భరంతమగ్నిమగ్నిం భరంతమస్మయుం భరంతమస్మయుమస్మయం భరంతం భరంతమస్మయుం అస్మయుమిత్యస్మాయుం యోగే యోగే తవస్తరం తవస్తరం యోగే యోగే యోగే యోగే తవస్తరం వాజే వాజే వాజే వాజే తవస్తరం యోగే యోగే యోగే యోగే తవస్తరం వాజే వాజే వాజే వాజే వాజే వాజే తవస్తరం తవస్తరం వాజే వాజే హవామహే హవామహే వాజే వాజే తవస్తరం తవస్తరం వాజే వాజే హవామహే వాజే వాజే హవామహే హవామహే వాజే వాజే వాజే వాజే హవామహే హవామహే ఇంద్రమోతయ ఇంద్రమోతయ ఇంద్రమోతయ ఓతయ ఇంద్రమింద్రమోతయే ప్రదోర్పన్నా ప్రదోర్పన్ ప్రదోర్పన్నేహి శ్యా ప్రదోర్పన్ ప్రదోర్పన్నేహి ప్రదోర్పన్నితి ప్రదోర్పన్నో ఏహ్యవక్రామన్నవక్రామన్నిహేహ్యవక్రామన్నశస్తేర వక్రామన్నిహేహ్యవక్రామన్నశస్తేర వక్రామన్నవక్రామన్నశస్తేరుద్రస్య శస్తేర వక్రామన్నవక్రామన్నశస్తేరుద్రస్య వక్రామన్నిత్యవ పురుత్రా పురుత్రా రశ్మీన్ రశ్మీ పురుత్రా పురుత్రా రశ్మీ పురో సౌభగాయ సౌభగాయ మహతే మహతే సౌభగాయ స్మాదస్మాత్ సౌభగాయ మహతే మహతే సౌభగాయ స్మాదస్మాత్ సౌభగాయ సౌభగాయ ప్రదక్ష్యంతం భువనాని ప్రదక్ష్యంతం కృతేన కృతేన ప్రదక్ష్యంతం భువనాని ప్రదక్ష్యంతం ప్రదక్ష్యంతం భువనాని విశ్వా విశ్వా భువనాని ప్రదక్ష్యంతం ప్రదక్ష్యంతం భువనాని విశ్వాంతమిది ప్రదక్ష్యంతం భువనాని విశ్వా విశ్వా భువనాని భువనాని విశ్వాది విశ్వాదృష్టా బుధం బుధం దృష్టా వయసా వయసా దృష్టా బుధం బుధం దృష్టా వయసా వయసా వయసా దృష్టా దృష్టా వయసా బృహంతం బృహంతం వయసా దృష్టాదిరష్టా వయసా బృహంతం వయసా బృహంతం బృహంతం వయసా వయసా బృహంతం యతిష్టం యతిష్టం బృహంతం వయసా వయసా బృహంతం యతిష్టం బృహంతం యతిష్టం యతిష్టం బృహంతం బృహంతం యతిష్టమన్నమన్నం యతిష్టం బృహంతం బృహంతం యతిష్టమన్నం యతిష్టమన్నమన్నం యతిష్టం యతిష్టమన్నగోరభసగోరభసమన్నం యతిష్టం యతిష్టమన్నగోరభసమన్నగోరభసగోరభసమన్నమన్నగోరభసం విధానం విధానగోరభసమన్నమన్నగోరభసం విధానం విధానం విధానగోరభసగోరభసం విధానం విధానమితి విధానం ఇది భంగురా వతః అమగ్నే అగ్నేత్వం త్వమగ్నేద్యుభర్ద్యుభిరగ్నేత్వం త్వమగ్నేద్యుభి ద్యుభర్ద్యుభిరగ్నే అగ్నేద్యుభిస్త్వం ద్యుభిరగ్నే అగ్నేద్యుభిస్త్వం ద్యుభిస్త్వం ద్యుభిర్ద్యుభిస్త్వమాసు సుక్షణి రాసు సుక్షణిస్త్వం ద్యుభర్ద్యుభిస్త్వమాసు సుక్షణే ద్యుభేరి దిద్యోభి మాసు సుక్షణి రాసు సుక్షణిస్త్వం త్వమాసు సుక్షణిస్త్వం త్వమాసు సుక్షణిస్త్వం ద్యుభేరి దిద్యోభి మాసు సుక్షణి రాసు సుక్షణిస్త్వ ఆశుషుక్షణిస్తుమాశు శుక్షణి రాశు శుక్షణిస్తమభ్యో అభ్యస్తమాశు శుక్షణి రాశు శుక్షణిస్తమభ్యమభ్యో అభ్యస్తమభ్యస్తమభ్యస్తమభ్యస్తమభ్యస్తమభ్యస్తమభ్యో అభ్యస్తమశ్మనో అశ్మనస్తమభ్యో అభ్యస్తమశ్మన ంగిరస్వత్ఖనామి ఖనామ్యంగిరస్వత్ఖనామి ఖనామి ఖనామ్యంగ నిర్నిరమంతదగ్నే అగ్నే అమంథన్ నిర్నిరమంథదగ్నే అగ్నే అమంథదమంథదగ్నేగ్నే అగ్నే త్వాం త్వాముగ్నే పుష్కరాత్ పుష్కరాదగ్నే త్వాం త్వాముగ్నే పుష్కరాగ్నే పుష్కరాత్ పుష్కరాదగ్నే అగ్నే పుష్కరాదధ్యధి పుష్కరాదగ్నే అగ్నే పుష్కరాదధి పుష్కరాదధ్యధి పుష్కరాత్ పుష్కరాదధ్యథర్వాధర్వాధి పుష్కరాత్ పుష్కరాదధ్యథర్వాధ్యథర్వాధర్వాధ్యథర్వా నిర్నిరథర్వాధ్యథర్వానిర్వానిర్మంథతామంథతమిరథర్వాధర్వానిరమంథతామంథతమిర్నిరమంథతామంథతేత్యమంథతా విశ్వస్య వాఘతో వాఘతో విశ్వస్య మూర్ధ్నో మూర్ధ్నో విశ్వస్య వాఘతః విశ్వస్య వాఘతో వాఘతో విశ్వస్య విశ్వస్య వాఘతః వాఘత ఇది వాఘతః ఉత్వా త్వోవందముత్వా త్వవత్వా దధ్యం దధ్యం త్వవత్వా దధ్యం ఋషిపుత్రీధే అథర్వణో అథర్వణ ఈధే పుత్రపుత్ర ఈధే అథర్వణ అథర్వణ ఈధే అథర్వణ అథర్వణ పురందరం పురందరం వృత్రాణం వృత్రాణం పురందరం సుదక్షో అసదద్ది దివాగో అసదత్ సుదక్షసుదక్షో అసదసదక్షిసుదక్షిష్టో వసిష్ఠోవ్రత ప్రమదిరదవ్రత ప్రమదిర్వసిష్ఠ సహస్రం భర సహస్రం వరో విశిష్టో దగ్ధవ్రత ప్రమదిరదవ్రత ప్రమదిర్వసిష్ఠ సహస్రం భర దగ్ధవ్రత ప్రమదరిత్యదబ్ధవ్రత సహస్రం భర సహస్రం భరో విశిష్టో విశిష్ట సహస్రం భర శుచిదీప సహస్రం భరో విశిష్టో విశిష్ట సహస్రం భర శుచిదీప సహస్రం భర శుచిదీప శుచిదీప సహస్రం భర సహస్రం భర శుచిదీపో అగ్నిరగ్ని శుచిదీప సహస్రం భర సహస్రం భర శుచిదీపో అగ్ని సహస్రం భర ఇది సహస్రం భర శుచిదీపో అగ్నిరగ్ని శుచిదీప శుచిదీపో అగ్ని శుచిదీప్రీదస్వసీదస్వసగోసగోసీదస్వ మహాన్ మహాన్ సీదస్వసీదస్వ మహాన్ మహాన్ సీదస్వ సీదస్వ మహాగో అసి మహాన్ సీదస్వ సీదస్వ మహాగో అసి మహాగో అస్తి మహాన్ మహాగో అసి శోచస్వ శోచస్వాసి మహాన్ మహాగో అసి శోచస్వాసి శోచస్వ శోచస్వాస్తి శోచస్వ దేవీతమో దేవీతమశోచస్వాస్తి శోచస్వ దేవీతమహోచస్వ దేవీతమో దేవీతమశోచస్వ శోచస్వ దేవీతమహీతమ ఇది దేవాతమహ ధూమం వివిధోమగ్నే అగ్నే ధూమం వివిధోమగ్నే ధూమమగ్నే అగ్నే ధూమం ధూమమగ్నే అరుషమరుషమగ్నే ధూమం ధూమమగ్నే అరుషం అగ్నే అరుషమరుషమగ్నే అగ్నే అరుషం మియేధ్యమియేధ్యారుషమగ్నే అగ్నే అరుషం మియేధ్యారుషం మియేధ్యమియేధ్యారుషమరుషం మియేధ్య సృజ సృజమియేధ్యారుషమరుషం మియేధ్య సృజ యేధ్య సృజ సృజమియేధ్యమియేధ్య సృజ ప్రశస్త ప్రశస్త సృజమియేధ్యమియేధ్య సృజ ప్రశస్త సృజ ప్రశస్త ప్రశస్త సృజ సృజ ప్రశస్త దర్శతం దర్శతం ప్రశస్త సృజ సృజ ప్రశస్త దర్శతం దర్శతం దర్శతం ప్రశస్త ప్రశస్త దర్శతం ప్రశస్తేది ప్రాశస్త దర్శతమితి దర్శతం నిష్వాహి నిష్వజని నిష్వాహి జైన్యో జైన్యో హి నిష్వజని నిష్వాహి జైన్యో జైన్యో హి జైన్యో అగ్రే అగ్రే జైన్యో హి జైన్యో అగ్రే జైన్యో అగ్రే అగ్రే జైన్యో జైన్యో అగ్రే అన్నామన్నామగ్రే జైన్యో జైన్యో అగ్రే అన్నామగ్రే అన్నామన్నామగ్రే అగ్రే అన్నాగుం హితో హితో అన్నామగ్రే అగ్రే అన్నాగుం హిత అన్నాగుం హితో హితో అన్నామన్నాగుం హితో హితేషు హితేషు హితో అన్నామన్నాగుం హితో హితేషు హితేషు హితేషు హితో హితో హితేష్వరుషో అరుషో హితేషు హితో హితో హితేష్వరుష హితేష్వరుషో అరుషో హితేషు హితేష్వరుషో వనేషు వనేష్వరుషో హితేషు హితేష్వరుషో వనేషు వనేషు వనేష్వరుషో అరుషో వనేషు వనేషు వనేషు మేదమే సప్త సప్తదమే దమే దమే దమే సప్త రోదాత్న సప్తదమే దమే దమే దమే సప్త రత్నా సప్త సప్త రత్నా తథా నో తథా నో రత్నా సప్త సప్త రత్నా తథా మహా తథా నో తథా నో రత్నా రత్నా తథా నోగ్నిరగ్న తథా నో రత్నా రత్నా తథా నోగ్ని నోగ్నిరగ్నిర్తథా నో తథా నోగ్నిర్హోత హోతాగ్నిర్తథా సాధని నిషసాదాయజీయాన్ ససాధని నిషసాదాయజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయాజీయ మాదరిష్వా వాజుస్తే తే వాజుర్మాదరిష్వా మాదరిష్వా దాతు దాతు మాదరిష్వా మాదరిష్వా దాతు ఉత్నాయ ఉత్నాజీ దాతు మాదరిష్వా మాదరిష్వా దాతు ఉత్నాజీ ఉత్నాజ ఉత్నాజీ దాతు దాతు ఉత్నాజీ హృదయం హృదయముత్నాజీ దాతు దాతు ఉత్నాజీ హృదయముత్నాజీ హృదయం హృదయముత్నాజ ఉత్నాజీ హృదయం హృదయముత్నాజ ఉత్నాజీ హృదయం దేవానాంగిశ్చరతి ప్రాణథేన ప్రాణథేన చరతి యోయశ్చరతి ప్రాణథేన ప్రాణథేన ప్రాణథేన చరతి చరతి ప్రాణథేన తస్మై తస్మై ప్రాణథేన చరతి చరతి ప్రాణథేన ప్రాణథేన తస్మై ప్రాణథేన తస్మై చ ప్రాణథేన ప్రాణథేన తస్మై చ తస్మై చ తస్మై తస్మై చ దేవి దేవి చ తస్మై తస్మై చ దేవి దేవి దేవి చేవి చ దేవి వషడ్ దేవి వషడ్ వషడ్ దేవి దేవి వషడస్మస్తు వషడ్ దేవి దేవి వషడస్తు వషడ్స్తు వషడ్ వషడస్తు దుభ్యం దుభ్యమస్తు వషడ్ వషడస్తు దుభ్యం అస్తు దుభ్యం దుభ్యమస్తు దుభ్యం జ్యోతిషా జ్యోతిషా సుజాత సుజాతో జ్యోతిషా సహ జ్యోతిషా సుజాత సుజాతో జ్యోతిషా సహ జ్యోతిషా జ్యోతిషా జ్యోతిషా సహ జన్మ జన్మ సహ జ్యోతిషా జ్యోతిషా సహ జన్మ శర్మ శర్మ సహ సహ శర్మ వరుథం శర్మ సహ సహ శర్మ వరుథం శర్మ వరుథం వరుథకం శర్మ శర్మ వరుథమా వరుథకం శర్మ శర్మ వరుథమా వరుథం వరుథమాసదో అసద ఆవరుథం వరుథమాసద అగ్నే వాసో వాసో అగ్నే విశ్వరూపం విశ్వరూపం అగ్నే వాసో వాసో అగ్నే విశ్వరూపం అగ్నే విశ్వరూపం విశ్వరూపం అగ్నే అగ్నే విశ్వరూపకోసగోసం విశ్వరూపం అగ్నే అగ్నే విశ్వరూపకోసం విశ్వరూపకోసగోసం విశ్వరూపం విశ్వరూపకోసం వ్యేస్వం వ్యేస్వసం విశ్వరూపం విశ్వరూపకోసం వ్యేస్వరూపమితి వ్యయస్వ విభావసో విభావసో వ్యయస్వ సగుంసం వ్యయస్వ విభావసో వ్యయస్వ విభావసో విభావసో వ్యయస్వ వ్యయస్వ విభావసో విభావసో ఇది విభావసో బుదు తిష్ట తిష్ట బుదు తిష్ట తిష్ట తిష్ట బుదిష్ట స్వధ్వర స్వధ్వర తిష్ట బుదిష్ట స్వధ్వర స్వధ్వర స్వధ్వర తిష్ట తిష్ట స్వధ్వర భావ స్వధ్వర తిష్ట తిష్ట స్వధ్వర స్వధ్వర భావ స్వధ్వర స్వధ్వర నో నో వస్వధ్వర స్వధ్వర మహాధ్వరేతి సో అధ్వరా నో నో బాబా నో దేవ్యా దేవ్యా నో బాబా నో దేవ్యా దేవ్యా దేవ్యా నో నో దేవ్యా కృపా కృపా దేవ్యా నో నో దేవ్యా కృపా దేవ్యా కృపా కృపా దేవ్యా దేవ్యా కృపా దృశే చ దృశే దృశే చ భాసా భాసా చ దృశే దృశే చ భాసా భాసా భాసా చ భాసా బృహతా బృహతా భాసా చ భాసా బృహతా బృహతా బృహతా భాసా భాసా బృహతా సుషుక్ని సుషుక్ని బృహతా భాసా భాసా బృహతా సుషుక్ని బృహతా సుషుక్ని సుషుక్ని బృహతా బృహతా సుషుక్ని సుషుక్ని బృహతా బృహతా సుషుక్ని సుషుక్ని రా సుషుక్ని సుషుక్ని రాగ్నే అగ్ని ఆ సుషుక్ని సుషుక్ని రాగ్నే సుషుక్ని రితి సుషుక్ని ఆగ్నే అగ్ని ఆగ్నే జాహి యాహ్యగ్ని ఆగ్నే జాహి అగ్నే జాహి యాహ్యగ్నే అగ్నే జాహి సుషస్తి సుషస్తి యాహ్యగ్నే యాహి సుషస్తి విభృతశ్చారుర్విభృత ఔషధీషు విభృతశ్చారుశ్చారుర్విభృత ఔషధీషు విభృత ఓషధీష్ విభృతో విభృత ఓషధీషు సుయుక్త వృషణా వృషణా సుయుక్త కనికృదత్ సుయుక్తో వృషణా సుయుక్తో వృషణా వృషణా సుయుక్త సుయుక్తో వృషణా రథే రథే వృషణా సుయుక్త సుయుక్తో వృషణా రథే సుయుక్త ఇది సుయుక్త రథే రథే వృషణా వృషణా రథే ఇది రథే వాగుంసతవామగ్నిమగ్నిం వాగుంసతవామగ్నిం వామగ్నిమగ్నిం వామగ్నిం పురీష్యం పురీష్యమగ్నిం వామగ్నిం పురీష్యం అగ్నిం పురీష్యం పురీష్యమగ్నిమగ్నిం పురీష్యమాశురాశు పురీష్యమగ్నిమగ్నిం పురీష్యమాశు పురీష్యమాశురాశు పురీష్యం పురీష్యమాశు దూతో దూత ఆశు పురీష్యం పురీష్యమాశు దూత దూతో దూత ఆశురాశు దూతో మహాద్ మహాద్ దూత ఆశురాశు దూతో దూతో మహాద్ మహాద్ దూతో దూతో భాదిత ఇతో మహాద్ దూతో దూతో భాదిత భాదిత ఇతో మహాద్ భాదిత వృషాగ్నిమగ్నిం వృషా వృషాగ్నిం వృషణం వృషణమగ్నిం వృషా వృషాగ్నిం వృషణం అగ్నిం వృషణం వృషణమగ్నిమగ్నిం వృషణం భరన్ భరన్ వృషణమగ్నిమగ్నిం వృషణం భరన్ వృషణం భరన్ భరన్ వృషణం వృషణం భరన్ నపామ పాం భరన్ వృషణం వృషణం భరన్ నపాం నపామ పాం భరన్ భరన్ నపాంగర్భం గర్భమపాం భరన్ భరన్ నపాంగర్భం నపాంగర్భం గర్భమపామపాం గర్భగుం సముద్రియగుం సముద్రియం గర్భమపామపాం గర్భగుం సముద్రియం సముద్రియగుం సముద్రియం గర్భం గర్భగుం సముద్రియం సముద్రియమితి సముద్రియం అగ్నేజాహియాజాహియాజాహి వీతలే వీతలే జాహ్యాజాహి వీతలే వీతజే జాహి జాహి వీతజ అర్థమృతం వీతజే జాహి జాహి వీతజ అర్థం వీతజ అర్థమృతం వీతజే వీతజ అర్థకం సత్యగో సత్యమృతం వీతజే వీతజ అర్థకం సత్యం అర్థకం సత్యగో సత్యమృతమృతకం సత్యం సత్యమితి సత్యం ఔషధయ ప్రతి ప్రత్యోషయ ఔషధయ ప్రతి గృహీతృహీత ప్రత్యోషయ ఔషధయ ప్రతి గృహీత గృహీత గృహీత ప్రతి ప్రతి గృహీతాగ్నిమగ్ని గృహీత ప్రతి ప్రతి గృహీతాగ్ని గృహీతాగ్నిమగ్ని గృహీత గృహీతాగ్నిమేతమేతమగ్ని గృహీత గృహీతాగ్నిమేతం ప్రత్నం సదస్థమా సదస్థమా సదస్థమా సదస్థమా సదస్థమా సదస్థమా సదస్థమితి సదా సదద సదదా సదత్ జాతవేదసమగ్నిం వైశ్వానరం వేదసమితి జాతా వేదసం వై వైశ్వానరం వైశ్వానరమగ్నిమగ్నిం వైశ్వానరం విభుం విభుం వైశ్వానరమగ్నిమగ్నిం వైశ్వానరం విభుం వైశ్వానరం విభుం విభుం వైశ్వానరం వైశ్వానరం విభుం విభుమితి విభుం సుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దాసుకుమర్దా ఛందసాంగిరస్వద్యౌరంగిరస్వదంగిరస్వద్యౌరస్య సిద్ధ్యౌరంగిరస్వదంగి ఇరస్మద్యోరసీరస్యోరసి విశ్వే విశ్వే సద్యోరసి విశ్వే విశ్వే త్వా దేవాస్త్వా విశ్వే విశ్వే త్వా కృణ్వంతుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష్ణుభేణుష ఛందసా ఛందసానుష్టుభేనానుష్టుభేన ఛందసాంగిరస్పృతంగిరస్పృచ్ఛందసానుష్టుభేనానుష్టుభేన ఛందసాంగిరస్పృతానుష్టుభేనేత్యానోస్తుభేనానుషాంగిరస్పృతంగిరస్పృచ్ఛందసా ఛందసాంగిరస్పృద్దిశోదిశోంగిరస్పృచ్ఛందసాంగిరస్పృద్దిశోదిశోంగిరస్పదంగిరస్పృద్దిశోంగిరస్పదంగిరస్పృద్దిశోదిశోదిశోదిశో శత్రువాసి ధారయ ధారయా శత్రువాసి ధారయామయమయ ధారయ ధారయామయ ప్రజాం ప్రజామయ ధారయ ధారయామయ ప్రజాం ప్రజామయమయ ప్రజాగో రాజో రాజ ప్రజామయమయ ప్రజాగో రాజో రాజో రాజ ప్రజాం ప్రజాగో రాజస్పోషం పోషగో రాజ ప్రజాం ప్రజాగో రాజస్పోషం ప్రజామితి రాజస్పోషం పోషగో రాజో రాజస్పోషం గౌపత్యం గోపత్యం పోషగో రాజో రాజస్పోషం గౌపత్యం పోషం గౌపత్యం గౌపత్యం పోషం పోషం గౌపత్యగో సువీర్యగో సువీర్యం గౌపత్యం పోషం పోషం గౌపత్యగో సువీర్యం గౌపత్యగో సువీర్యగో సువీర్యం గౌపత్యం గౌపత్యగో సువీర్యగో సజాతాన్ సజాతాన్ సువీర్యం గౌపత్యం గౌపత్యగో సువీర్యగో సజాతాన్ సజాతాన్ సజాతాన్ సువీర్యగో సువీర్యగో సజాతాన్ యజమానాయ యజమానాయ సజాతాన్ సువీర్యగో సువీర్యగో సజాతాన్ యజమానాయ సువీర్యమితి సువీర్యం సజాతాన్ యజమానాయ యజమానాయ సజాతాన్ సజాతాన్ యజమానాయాదిత్యాదిత్య యజమానాయ సజాతాన్ సజాతాన్ యజమానాయాదిత్యైతి సా జాతమానాయాదిత్యాదిత్య యజమానాయ శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్రపజానది శ్ ధూపయందు గాయత్రేణ గాయత్రేణ ధూపయందు గాయత్రేణ ఛందసా ఛందసా గాయత్రేణ ధూపయందు ధూపయందు గాయత్రేణ ఛందసా గాయత్రేణ ఛందసా ఛందసా గాయత్రేణ గాయత్రేణ ఛందసాంగిరస్వతంగిరస్వచ్ఛందసా గాయత్రేణ గాయత్రేణ ఛందసాంగిరస్వత్ ఛందసాంగిరస్వరంగిరస్వచ్ఛందసా ఛందసాంగిరస్వత్ రుద్రా రుద్రాంగిరస్వచ్ఛందసా ఛందసాంగిరస్వత్ రుద్రా రుద్రాంగిరస్వదంగిరస్వద్రుద్రాస్వాద్రాంగిరస్వదంగిరస్వద్రుద్రాస్వాద్రాస్వాద్రుద్రాస్వా ధూపయందు ధూపయందు రుద్రాస్వా ధూపయందు ధూపయందు ధూపయందు ధూపయందు త్రైష్ఠుభేన త్రైష్ఠుభేన ధూపయందు ధూపయందు త్రైష్ఠుభేన ధూపయందు త్రైష్ఠుభేన త్రైష్ఠుభేన ధూపయందు ధూపయందు త్రైష్ఠుభేన ఛందసా ఛందసా త్రైష్ఠుభేన ధూపయందు ధూపయందు త్రైష్ఠుభేన ఛందసా త్రైష్ఠుభేన ఛందసా ఛందసా త్రైష్ఠుభేన త్రైష్ఠుభేన ఛందసాంగిరస్వదంగిరస్వచ్ఛందసా త్రైష్ఠుభేన త్రైష్ఠుభేన ఛందసాంగిరస్వద ఛందసాంగిరస్వదంగిరస్వచ్ఛందసా ఛందసాంగిరస్వదాదిత్యా ఆదిత్యాంగిరస్వచ్ఛందసా ఛందసాంగిరస్వదాదిత్యాదిత్యా ఆదిత్యాంగిరస్వదంగిరస్వదాదిత్యాస్వాదిత్యా ఆదిత్యాస్వాదిత్యాదిత్యాస్వాధూపయందు ధూపయందు ఆదిత్యాస్వాధూపయందు ధూపయందు ధూపయందు ధూపయందు జాగతేన జాగతేన ధూపయందు ధూపయందు జాగతేన జాగతేన జాగతేన ధూపయందు ధూపయందు జాగతేన ఛందసా ఛందసా జాగతేన ధూపయందు ధూపయందు జాగతేన ఛందసా జాగతేన ఛందసా ఛందసా జాగతేన జాగతేన ఛందసాంగిరస్వదంగిరస్వచ్ఛందసా జాగతేన జాగతేన ఛందసాంగిరస్వద ఛందసాంగిరస్వదంగిరస్వచ్ఛందసా ఛందసాంగిరస్వద్విశ్వే విశ్వేంగిరస్వచ్ఛందసా ఛందసాంగిరస్వద్విశ్వే విశ్వేంగిరస్వదంగిరస్వద్విశ్వే విశ్వేంగిరస్వదంగిరస్వద్విశ్వే విశ్వే విశ్వే దేవా దేవాస్త్వా విశ్వే విశ్వే దేవా దేవా దేవాస్త్వా దేవా స్వానరా దేవాస్త్వా దేవా ఈశ్వానరా దేవా దేవా ఈశ్వానరా ధూపయందు ధూపయందు ఈశ్వానరా దేవా దేవా ఈశ్వానరా ధూపయందు ఈశ్వానరా ధూపయందు ధూపయందు ఈశ్వానరా ఈశ్వానరా ధూపయందానుష్ఠుభేన అనుష్ఠుభేన ధూపయందు ఈశ్వానరా ఈశ్వానరా ధూపయందానుష్ఠుభేన ధూపయందు ధూపయందానుష్ఠుభేన ఛందసా ఛందసానుష్ఠుభేన ధూపయందు ధూపయందానుష్ఠుభేన ఛందసానుష్ఠుభేన ఛందసా ఛందసానుష్ఠుభేనానుష్ఠుభేన ఛందసాంగిరస్వదంగిరస్వచ్ఛందసానుష్ఠుభేనానుష్ఠుభేన ఛందసాంగిరస్వదానుష్ఠుభేనేత్యానుష్ఠుభేనాంగిరస్వదంగిరస్వచ్ఛందసా ఛందసాంగిరస్వదింద్ర ఇంద్రోంగిరస్వచ్ఛందసాంగిరస్వదింద్రహాంగిరస్వదింద్రోంగిరస్వదంగిరస్వరింద్రస్వాత్వేంద్రోంగిరస్వదింద్రస్వరింద్రస్వాంద్రస్వాత్వేంద్ర విశ్వదే వ్యావతి పృథివ్యా పృథివ్యా విశ్వదే వ్యావతి దేవి దేవి విశ్వదే యావతీ పృథివ్యావతీ పృథివ్యా పృథివ్యా విశ్వదేవ్యావతీ విశ్వదేవ్యావతీ పృథివ్యా సహస్థే సహస్థే పృథివ్యా విశ్వదేవ్యావతీ విశ్వదేవ్యావతీ పృథివ్యా సహస్థే విశ్వదేవ్యావతీతి విశ్వదేవ్యావతీయా సహస్థే సహస్థే పృథివ్యా పృథివ్యా సహస్థేంగిరస్వరంగిరస్వత్ సహస్థే పృథివ్యా పృథివ్యా సహస్థేంగిరస్వత్ సహస్థేంగిరస్వరంగిరస్వత్ సహస్థే పృథివ్యా సదస్య సదస్య పృథివ్యా విశ్వదేవ్

శక్యోతసు బాహుస్సు బాహుర్దశక్యాహురితి శక్యోతోదశక్యాద్యమానా పృథివీ పృథివ్యపద్యమానా పద్యమానా పృథివ్యాశా పృథివ్యపద్యమానా పద్యమానా పృథివ్యాశా పృథివీ పృథివ్యాశాదిశోదిశ ఆశా పృథివీ పృథివ్యాశాదిశ ఆశాదిశోదిశ ఆశా ఆశాదిశ ఆదిశ ఆశాదిశ ఆదిశోదిశ ప్రణపృణాదిశోదిశ బృహతే బృహతే తిష్ట బృహతే బృహతి బృహతి తిష్ట బృహతి భవో బృహతి తిష్ట బృహతి భవతే భవ భవ బృహతే బృహతే భవోర్ధ్వా భవ బృహతే బృహతే సంవత్సరా వర్ధయందు వర్ధయందు సంవత్సరా ఋషయ ఋషయ సంవత్సరా వర్ధయందు వర్ధయందు సంవత్సరా ఋషయ సంవత్సరా

జాగృహి జాగృహి గజే గజే జాగృహ్య ప్రయుచ్ఛన్న ప్రయుచ్ఛన్ జాగృహి గజే గజే జాగృహ్య ప్రయుచ్ఛన్ జాగృహ్య ప్రయుచ్ఛన్న ప్రయుచ్ఛన్ జాగృహి జాగృహ్య ప్రయుచ్ఛన్ ప్రయుచ్ఛన్ నిత్య ప్రయుచ్ఛన్ హై వైవే హే హైవాగ్నే అగ్న ఏవే హే హైవాగ్నే వాగ్నే అగ్న ఏవైవాగ్నే అధ్యగ్న ఏవైవాగ్నే అధి అగ్నే అధ్యధ్యగ్నే అగ్నే అధిధారయ ధారయాధ్యగ్నే అగ్నే అధిధారయాధారయ ధారయాధ్యధి ధారయారయిగో రయం ధారయాధ్యధి ధారయారయం ధారయారయిగో రయం ధారయ ధారయారయం మామారయం ధారయ ధారయారయం మామారయిగోరయం మాత్వామారయిగోరయం మామాత్వాని మామాత్వాని విశ్వా విశ్వ విశ్వాహ్యగ్నే అగ్నేః విశ్వా విశ్వాహ్యగ్నే అగ్నేహిత్యగ్నే దురితా దురితాగ్నేహిత్యగ్నే భోజాదిత్యమత్ర భూజా దయద్యదధా దయద్యమస్య యమస్య యదధా దయద్ ప్రీణానో నరాశకుంసః ప్రీణానో నరాశకుంసః ప్రీణానో నరాశకుంసః ప్రీణానో నరాశకుంసః రాజగోధ రాజగోధ ప్రీణాన ప్రీణానో న రాజగోధ అగ్నే అగ్నేన రాజగోధ ప్రీణాన ప్రీణానో న రాజగోధ అగ్నే రాజగుంసో అగ్నే అగ్నేన రాజగుంసో రాజగుంసో అగ్నేత్యగ్నేదేవో దేవస్సుకృత్ సుకృద్దేవస్సు విదా సువిధా దేవస్సుకృత్ సుకృద్దేవస్సు విదా విదా దేవో దేవస్సు విదా విశ్వవారో విశ్వవారస్సు విదా దేవో దేవస్సు విదా విశ్వవార సవితా విశ్వవారో విశ్వవారస్సు విదా సవితా విశ్వవార విశ్వవార ఇది విశ్వాజమయమచ్చాచ్చాజమేత్యేమచ్చాచ్చాజమేది ఏత్యజమయమేది శమసాశమసైత్యజమయమేది శమసా ఏది శమసా శమసైత్యేది శమసా కృతేన కృతేన శమసైత్యేది శమసా కృతేన సాకృతేన కృతేన శమసా శమసా కృతేనేడాన ఈడానో కృతేన శమసా శమసా కృతేనేడాన కృతేనేడాన ఈడానో కృతేన కృతేనేడానో వన్నిర్వన్నిరేడానో కృతేన కృతేనేడానో వన్నిడానో వన్నిర్వన్నిరేడాన ఈడానో వన్నిర్ నమసా నమసా వన్నిరేడాన ఈడానో వన్నిర్ నమసా నమసా నమసా వన్నిర్వన్నిర్ నమసా అగ్నిగుసృజ అగ్నిమగ్నిగుసృజ అధ్వరేధ్వరేషు సృజ అగ్నిమగ్నిగుసృజ అధ్వరేషు అధ్వరేష్వధ్వరేషు సృజ సృజ అధ్వరేషు ప్రయత్సు ప్రయత్సు అధ్వరేషు సృజ సృజ అధ్వరేషు ప్రయత్సు అధ్వరేషు ప్రయత్సు ప్రయత్స్వధ్వరేష్వధ్వరేషు ప్రయత్సు ప్రయత్స్వితి ప్రయత్ యక్షత్యక్షత్యక్షత్యక్షత్యక్షత్యక్షత్యక్షత్యక్షత్యక్షత్య మహిమానం మహిమానమస్తి యక్షత్యక్షత్య మహిమానం మహిమానం మహిమానమస్యాస్య మహిమానమగ్నేరగ్నేర్మహిమానమస్యాస్య మహిమానమగ్నేరగ్నేర్మహిమానం మహిమానమగ్నేస్తసో అగ్నేర్మహిమానం మహిమానమగ్నేస్తః అగ్నేస్తసో అగ్నేరగ్నేస్త ఈమేగుంసో అగ్నేరగ్నేస్త ఈమేగుంసస ఈమంద్రాసు మంద్రాస్మీగుంసస ఈమంద్రాసు ఈమంద్రాసు మంద్రాస్మి మే మంద్రాసు ప్రయత ప్రయతో మంద్రాస్మి మే మంద్రాసు ప్రయత మంద్రాసు ప్రియస ప్రియసో మంద్రాసు మంద్రాసు దేవీరన్మను దేవేత్వారో దేవీరను దేవీర్దేవీర్మస్యాస్యాను విశ్వే విశ్వే అస్యాన్మన్వస్య విశ్వే విశ్వే విశ్వే అస్యాస్తి విశ్వే వ్రతా వ్రతా విశ్వే అస్యాస్తి విశ్వే వ్రతా వ్రతా వ్రతా విశ్వే విశ్వే వ్రతా దదంతే దదంతే వ్రతా విశ్వే విశ్వే వ్రతా దదంతే దదంతే దదంతే వ్రతా వ్రతా దదంతే అగ్నేరగ్నే దదంతే వ్రతా వ్రతా దదంతే అగ్నే అగ్నేరగ్నేర్దందే దదందే అగ్నేయ్యత సౌరువ్యత సోధామ్నా పత్యమానా పత్యమానా ధామ్నోరువ్యత సౌరువ్యత సోధామ్నా పత్యమానా పత్యమానా పత్యమానా ధామ్నా ధామ్నా పత్యమానా ఇది పత్యమానా అస్యాస్య తే అస్య జోషణే జోషణే అస్య తే అస్య జోషణే జోషణే జోషణే అస్యాస్య జోషణే దివ్యే దివ్యే జోషణే అస్యాస్య జోషణే దివ్యే జోషణే దివ్యే దివ్యే జోషణే జోషణే దివ్యే నన దివ్యే జోషణే జోషణే దివ్యేన జోషణే ఇది జోషణే దివ్యే దివ్యేన యోనో యో నోన దివ్యే దివ్యేన యోను దివ్యే ఇది దివ్యే యోనో యో నోన యోనా ఉషాసానక్తోషాసానక్తా యో నోదన యోనా ఉషాసానక్తా యోనా ఉషాసానక్తోషాసానక్తా యోనో యోనా ఉషాసానక్తానక్తే యజ్ఞమిమయ్యమవతామవతాయ్యమిమయ్యమవతామవతాయ్యమవతామధ్వరమధ్వరమవతాయ్యమవతామధ్వరం నో నో అధ్వరమవతామవతామధ్వరం నో నో అధ్వరమధ్వరం ఇది నైవ్యా హోదారో హోదారో దైవ్యా దైవ్యా హోదారా ఊర్ధ్వమూర్ధ్వగో హోదారో దైవ్యా దైవ్యా హోదారా ఊర్ధ్వ ోర్ధగోహోతారో హోతార గోర్ధమధ్వరమధ్వరమోర్ధగోహోతారో హోతార గోర్ధమధ్వరం ఊర్ధ్వమధ్వరమధ్వరమోర్ధ్వమోర్ధమధ్వర ఏకస్పతిష్పతిరేక ఆసీదాసీదేకస్పతి ఏకాసీదాసీదేక ఏక ఆసీదిత్యాసీదాధార సదాధార పృథివీం పృథివీం దాధార సదాధార పృథివీం పృథివీం పృథివీం దాధారదాధార పృథివీంద్యాం పృథివీం దాధారదాధార పృథివీంద్యాం పృథివీం పృథివీం ద్యాముతోద్యాం పృథివీం పృథివీం ద్యాముతామతోద్యాముతే మామిమాముతోమాంగస్మై దేవాజ దేవాజ కస్మా ఇమామిమాంగస్మై దేవాజ కస్మై దేవాజ దేవాజ కస్మై కస్మై దేవాజ హమిషా హమిషా దేవాజ కస్మై కస్మై దేవాజ హమిషా దేవాజ హమిషా హమిషా దేవాజ దేవాజ హమిషా విధేమ విధేమ హమిషా దేవాజ దేవాజ హమిషా విధేమ హమిషా విధేమ విధేమ హమిషా హమిషా విధేమ ప్రాణత ప్రాణతో యోజ ప్రాణతో నిమిషతో నిమిషత ప్రాణతో యోజ ప్రాణతో నిమిషత ప్రాణతో నిమిషతో నిమిషత ప్రాణత ప్రాణతో నిమిషతో మహిత్వా మహిత్వా నిమిషత ప్రాణత ప్రాణతో నిమిషతో మహిత్వా ఇది ప్రాణత నిమిషతో మహిత్వా మహిత్వా నిమిషతో నిమిషతో మహిత్వైక ఏకో మహిత్వా నిమిషతో నిమిషతో మహిత్వైక నిమిషత ఇది నిమిషత మహిత్వైక ఏకో మహిత్వా మహిత్వైక ఇది దేకో మహిత్వా హిమవంతో హిమవంత ఇమ ఇమే హిమవంతో మహిత్వా మహిత్వా హిమవంత ఇమ ఇమే హిమవంతో ఆపోహయన్మహతీర్మహతీర్ యన్మహతేర్విశ్వం విశ్వం మహతేర్యన్మహతేర్విశ్వం విశ్వం మహతేర్మహతేర్విశ్వమాయన్నాయన విశ్వం మహతేర్మహతేర్విశ్వమాయన్ విశ్వమాజన్నాజన విశ్వం విశ్వమాజన్ దక్షం దక్షమాజన విశ్వం విశ్వమాజన్ దక్షం ఆయన్ దక్షమాజన్నాయన్ దక్షం దానా దక్షమాజన్నాయన్ దక్షం దక్షం దక్షం దానా జనయంతేర్జనయంతేర్దానా దక్షం దక్షం దానా జనయంతేర్జనయంతేర్దానా జనయంతేరగ్నిమగ్నిం జనయంతేర్దానా జనయంతేరగ్నిం జనయంతేరగ్నిమగ్నిం జనయంతేర్జనయంతేరగ్నిం దేవానాం దేవానాం తదస్తదో దేవానాం నిర్నిర్దేవానాం తదస్తదో దేవానాం దేవానాం నిర్నిర్దేవానాం దేవానాం నిరవర్తతా వర్తత నిర్దేవానాం దేవానాం నిరవర్తత నిరవర్తత వర్తత నిర్నిరవర్తతా సురసుర వర్తత నిర్నిరవర్తతా సురసుర వర్తత వర్తతా సురేక ఏకో అసుర వర్తత వర్తతా సురేక ఏకో అసుర సురేక కస్మై కస్మా ఏకో అసుర సురేక కస్మై కస్మా ఏక ఏక కస్మై దేవాయ దేవాయ కస్మా ఏక ఏక కస్మై దేవాయ కస్మై దేవాయ దేవాయ కస్మై కస్మై దేవాయ హమిషా హమిషా దేవాయ కస్మై కస్మై దేవాయ హమిషా హమిషా హమిషా దేవాయ దేవాయ హమిషా విధేమ విధేమ హమిషా దేవాయ దేవాయ హమిషా విధేమ విధేమ విధేమ హమిషా హమిషా విధేమ విధేమేతి విధేమ శ్చిద్యోయశ్చిదాప ఆపశ్చిద్యోయశ్చిదాప ఆపశ్చిచ్చిదాప మహినా మహినాపశ్చిచ్చిదాప మహినా మహినా మహినాప ఆప మహినా పర్యవశ్యత్ పర్యవశ్యన్ మహినాప ఆప మహినా పర్యవశ్యత్ పర్యవశ్యత్ పర్యవశ్యన్ మహినా మహినా పర్యవశ్యత్ దక్షం దక్షం పర్యవశ్యన్ మహినా మహినా పర్యవశ్యత్ దక్షం పర్యవశ్యత్ దక్షం దక్షం పర్యవశ్యత్ పర్యవశ్యత్ దక్షం దధానా దధానా దక్షం పర్యవశ్యత్ పర్యవశ్యత్ దక్షం దధానా పర్యవశ్యదితి పరి అవశ్యత్ దక్షం దధానా దధానా దక్షం దక్షం దధానా జనయంతేర్జనయంతేర్దానా దక్షం దక్షం దధానా జనయంతేర్జనయంతేర్దానా జనయంతేరగ్నిమగ్నిం జనయంతేర్దానా దధానా జనయంతేరగ్నిం జనయంతేరగ్నిమగ్నిం జనయంతేర్జనయంతేరగ్నిం అగ్నిమిత్యగ్నిం యో దేవేషు దేవేషు యో యో దేవేష్వధ్యతి దేవేషు యో యో దేవేష్వధి దేవేష్వధ్యతి దేవేషు దేవేష్వధి దేవో దేవో అధిదేవేషు దేవేష్వధి దేవ అధిదేవో దేవో అధ్యతి దేవ ఏక ఏకో దేవో అధ్యతి దేవ ఏక ఏక ఏకో దేవో దేవ ఏక ఆసీదాసీదేకో దేవో దేవ ఏక ఆసీత్ ఏక ఆసీదాసీదేక ఏక ఆసీత్ కస్మై కస్మా ఆసీదేక ఏక ఆసీత్ కస్మై ఆసీత్ కస్మై కస్మా ఆసీదాసీత్ కస్మై దేవాయ దేవాయ కస్మా ఆసీదాసీత్ కస్మై దేవాయ కస్మై దేవాయ దేవాయ కస్మై కస్మై దేవాయ హమిషా హమిషా దేవాయ కస్మై కస్మై దేవాయ హమిషా దేవాయ హమిషా హమిషా దేవాయ దేవాయ హమిషా విధేమ విధేమ హమిషా దేవాయ దేవాయ హమిషా విధేమ విధేమ విధేమ హమిషా హమిషా విధేమ విధేమేతి విధేమ కోతిమగ్నిమాకోతిమాకోతిమగ్నిం ప్రైజం ప్రైజమగ్నిమాకోతిమాకోతిమగ్నిం ప్రైజం ఆకూజిమిత్యాకూజిమగ్నిం ప్రైజం ప్రైజమగ్నిమగ్నిం ప్రైజర్గు స్వాహా స్వాహా ప్రైజమగ్నిమగ్నిం ప్రైజర్గు స్వాహా స్వాహా స్వాహా ప్రైజం ప్రైజర్గు స్వాహా మనోమన స్వాహా ప్రైజం ప్రైజర్గు స్వాహా మనహామితి ప్రాజిరం మనోమన స్వాహా స్వాహా మనో మేధాం మేధాం మన స్వాహా స్వాహా మనో మేధాం మేధాం మేధాం మనో మనో మేధామగ్నిమగ్నిం మేధాం మనో మనో మేధామగ్నిం మేధామగ్నిమగ్నిం మేధాం మేధామగ్నిం ప్రైజం ప్రైజమగ్నిం మేధాం మేధామగ్నిం ప్రైజం అగ్నిం ప్రైజం ప్రైజమగ్నిమగ్నిం ప్రైజర్గు స్వాహా స్వాహా ప్రైజమగ్నిమగ్నిం ప్రైజర్గు స్వాహా స్వాహా స్వాహా ప్రైజం ప్రైజర్గు స్వాహా చిత్తం చిత్తర్గు స్వాహా ప్రైజం ప్రైజర్గు స్వాహా చిత్తం ప్రయుజమితి ప్రాయుజం స్వాహా చిత్తం చిత్తర్గు స్వాహా స్వాహా చిత్తం విజ్ఞాతం విజ్ఞాతం చిత్తర్గు స్వాహా స్వాహా చిత్తం విజ్ఞాతం చిత్తం విజ్ఞాతం విజ్ఞాతం చిత్తం చిత్తం విజ్ఞాతమగ్నిమగ్నిం విజ్ఞాతం చిత్తం చిత్తం విజ్ఞాతమగ్నిం విజ్ఞాతమగ్నిమగ్నిం విజ్ఞాతం విజ్ఞాతమగ్నిం ప్రైజం ప్రైజమగ్నిం విజ్ఞాతం విజ్ఞాతమగ్నిం ప్రైజం విజ్ఞాతమితి విజ్ఞాతం ప్రైజం ప్రైజమగ్నిమగ్నిం ప్రైజర్గు స్వాహా స్వాహా ప్రైజమగ్నిమగ్నిం ప్రైజర్గు స్వాహా ప్రైజర్గు స్వాహా స్వాహా ప్రైజం ప్రైజర్గు స్వాహా వాచో వాచ స్వాహా ప్రైజం ప్రైజర్గు స్వాహా వాచమితి ప్రాయుజం స్వాహా వాచో వాచ స్వాహా స్వాహా వాచో విధృతిం విధృతిం వాచ స్వాహా స్వాహా వాచో విధృతిం వాచో విధృతిం విధృతిం వాచో వాచో విధృతిమగ్నిమగ్నిం విధృతిం వాచో వాచో విధృతిమగ్నిం విధృతిమగ్నిమగ్నిం విధృతిం విధృతిమగ్నిం రైజం రైజమగ్నిం విధృతిం విధృతిమగ్నిం రైజం అగ్నిమేవి అగ్నిం రైజం రైజమగ్నిమగ్నిం రైజద్దు స్వాహా స్వాహా ప్రైజమగ్నిమగ్నిం రైజద్దు స్వాహా స్వాహా స్వాహా ప్రైజం రైజగ్గు స్వాహా ప్రజాపతయే ప్రజాపతయే స్వాహా ప్రైజం రైజగ్గు స్వాహా ప్రజాపతయే ప్రజాపతయే ప్రజాపతయే స్వాహా స్వాహా ప్రజాపతయే మనవే మనవే ప్రజాపతయే స్వాహా స్వాహా ప్రజాపతయే మనవే ప్రజాపతయే మనవే మనవే ప్రజాపతయే ప్రజాపతయే మనవే స్వాహా స్వాహా మనవే ప్రజాపతయే ప్రజాపతయే మనవే స్వాహాపతయ ఇది ప్రజాపతయే స్వాహా స్వాహా మనవే మనవే స్వాహాగ్నజే అగ్నజే స్వాహా మనవే మనవే స్వాహాగ్నజే స్వాహాగ్నజే అగ్నజే స్వాహా స్వాహాగ్నజే వైశ్వానరాజ వైశ్వానరాజాగ్నజే స్వాహా స్వాహాగ్నజే వైశ్వానరాజాగ్నజే వైశ్వానరాజ వైశ్వానరాజాగ్నజే అగ్నజే వైశ్వానరాజ స్వాహా స్వాహా వైశ్వానరాజాగ్నజే అగ్నజే వైశ్వానరాజ స్వాహా విశ్వానరాజ స్వాహా స్వాహా విశ్వానరాజ విశ్వానరాజ స్వాహా విశ్వే విశ్వే స్వాహా విశ్వానరాజ విశ్వానరాజ స్వాహా విశ్వే స్వాహా విశ్వే విశ్వే స్వాహా స్వాహా విశ్వే దేవస్య దేవస్య విశ్వే స్వాహా స్వాహా విశ్వే దేవస్య విశ్వే దేవస్య దేవస్య విశ్వే విశ్వే దేవస్య నేతుర్నేతుర్దేవస్య విశ్వే విశ్వే దేవస్య నేతు దేవస్య దేవస్య నేతుర్మర్తో మర్తో నేతుర్దేవస్య దేవస్య నేతుర్మర్త నేతుర్మర్తో మర్తో నేతుర్నేతుర్మర్తో వృణీత వృణీతమర్తో నేతుర్నేతుర్మర్తో వృణీత వృణీత వృణీత మర్తో మర్తో వృణీత సఖ్యగం సఖ్యం వృణీత మర్తో మర్తో వృణీత సఖ్యం వృణీత సఖ్యగం సఖ్యం వృణీత వృణీత సఖ్యం విశ్వే విశ్వే సఖ్యం వృణీత వృణీత సఖ్యం విశ్వే సఖ్యం విశ్వే విశ్వే సఖ్యగం సఖ్యం విశ్వే రాజో రాజో విశ్వే సఖ్యగం సఖ్యం విశ్వే రాజ విశ్వే రాజో రాజో విశ్వే విశ్వే రాజ ఇషుధ్యసి శుద్ధ్యసి రాజో విశ్వే విశ్వే రాజ ఇషుధ్యసి ఇషుధ్యసి శుద్ధ్యసి రాజో రాజ ఇషుధ్యసి ద్యుమ్నం ద్యుమ్నమి శుద్ధ్యసి రాజో రాజ ఇషుధ్యసి ద్యుమ్నం శుద్ధ్యసి ద్యుమ్నం ద్యుమ్నమి శుద్ధ్యసి శుద్ధ్యసి ద్యుమ్నం వృణీత వృణీత ద్యుమ్నమి శుద్ధ్యసి శుద్ధ్యసి ద్యుమ్నం వృణీత ద్యుమ్నం వృణీత వృణీత ద్యుమ్నం ద్యుమ్నం వృణీత పుష్యసే పుష్యసే వృణీత ద్యుమ్నం ద్యుమ్నం వృణీత పుష్యసే పుష్యసే పుష్యసే వృణీత వృణీత పుష్యసే స్వాహా స్వాహా పుష్యసే వృణీత వృణీత పుష్యసే స్వాహా స్వాహా స్వాహా పుష్యసే పుష్యసే స్వాహా మామా స్వాహా పుష్యసే పుష్యసే స్వాహా మా స్వాహా మామా స్వాహా స్వాహా మాసు సుమా స్వాహా స్వాహా మాసు మాసు సుమా మాసు భిత్తా భిత్తా సుమా మాసు భిత్తా భిత్తాస్సు సుభిత్తా మామా భిత్తాస్సు సుభిత్తా మా మామా భిత్తా భిత్తా మాసు సుమా భిత్తా భిత్తా మాసు మాసు సుమా మాసు రిషోరిషస్సు మామా సురిష రిషోరిషస్సు సరిషోదృగంహస్వదృగంహస్వరిషస్సు సరిషోదృగంహస్వ శోదృగంహస్వదృగంహస్వ రిషోరిషోదృగంహస్వ వీడయస్వ వీడయస్వదృగంహస్వ రిషోరిషోదృగంహస్వ వీడయస్వృగంహస్వ వేడయస్వ వేడయస్వదృగంహస్వదృగంహస్వ వేడయస్వసు వేడయస్వదృగంహస్వదృగంహస్వ వేడయస్వసు వేడయస్వసు వేడయస్వ వేడయస్వసు వేదయసోష్ణ దృష్ణం బాంబ దృష్ణ వీరయస్వ వీరయస్వ దృష్ణం బాంబ దృష్ణ వీరయస్వ దృష్ణ వీరయస్వ వేరయస్వ దృష్ణ దృష్ణ వీరయస్వాగ్నిరగ్నిర్వీరయస్వ దృష్ణ దృష్ణ వీరయస్వాగ్ని వీరయస్వాగ్నిరగ్నిర్వీరయస్వ వీరయస్వాగ్నిశ్చాగ్నిర్వీరయస్వ వీరయస్వాగ్నిశ్చాగ్నిశ్చేదమిదం చాగ్నిరగ్నిశ్చేదం చేదమిదం కరిష్యథ ఇదం చేదం కరిష్యథ ఇదం కరిష్యథ కరిష్యథ ఇదమిదం కరిష్యథ కరిష్యథ ఇది కరిష్యథ ధర్మోహస్వ దేవి దేవి ధర్మోహస్వ ధర్మోహస్వ దేవి పృథివీ పృథివీ దేవి ధర్మోహస్వ ధర్మోహస్వ దేవి పృథివీ దేవి దేవి పృథివీ స్వస్తయే స్వస్తయే పృథివీ దేవి దేవి పృథివీ స్వస్తయే స్వస్తయే స్వస్తయే పృథివీ పృథివీ స్వస్తయ ఆసుర్యాసురీ స్వస్తయే పృథివీ పృథివీ స్వస్తయ ఆసురీ స్వస్తయ ఆసుర్యాసురీ స్వస్తయే స్వస్తయ ఆసురీ మాయా మాయాసురీ స్వస్తయే స్వస్తయ ఆసురీ మాయా ఆసురీ మాయా మాయాసుర్యాసురీ మాయా స్వదయా స్వదయ మాయా మాయా సుర్యా సురి మాయా స్వధయా స్వధయా మాయా మాయా స్వధయా కృతా కృతా స్వధయా మాయా మాయా స్వధయా కృతా కృతా కృతా స్వధయా స్వధయా కృతాస్యతి కృతా స్వధయా స్వధయా కృతాసి స్వధయేతి స్వధయా కృతాస్యతి కృతా కృతాసి అశీత్యసి దుష్టం దేవానాం దేవానాం దుష్టం దుష్టం దేవానామిదమిదం దేవానాం దుష్టం దుష్టం దేవానామిదం దేవానామిదమిదం దేవానాం దేవానామిదమస్త్వస్త్రిదం దేవానాం దేవానామిదమస్తు ఇదమస్త్వస్త్రిదమిదమస్తు హవ్యకో హవ్యమస్త్రిదమిదమస్తు హవ్యం హవ్యకో హవ్యమస్త్వస్తు హవ్యమరిష్టారిష్ట హవ్యమస్త్వస్తు హవ్యమరిష్ట అరిష్టారిష్ట హవ్యకో హవ్యమరిష్ట త్వం త్వమరిష్ట హవ్యకో హవ్యమరిష్ట త్వం అరిష్ట త్వం త్వమరిష్టారిష్ట త్వముదు త్వమరిష్టారిష్ట త్వముదు ఉత్పంతముదిహి ఉత్పంతముదిహి హ్యుదుదిహి యజ్ఞే యజ్ఞై హ్యుదుదిహి యజ్ఞే యజ్ఞే యజ్ఞై యజ్ఞే అస్మిన్ అస్మిన్ యజ్ఞై యజ్ఞే అస్మిన్ యజ్ఞే అస్మిన్ అస్మిన్ యజ్ఞే యజ్ఞే అస్మిన్ అస్మిన్ నిత్యస్మిన్ మిత్రైతా మేతా మిత్ర మిత్రైతా ముఖా ముఖా మేతా మిత్ర మిత్రైతా ముఖా ముఖా ముఖా మేతా మేతా ముఖాంతప తపోఖా మేతా మేతా ముఖాంతప ముఖాంతప తపోఖా ముఖాంత పైశేషాత పోఖా ముఖాంత పైషా వైశేషాత పద పైషామా మైషాత పద పైషామా మైషామా భేది భేది మైషామా భేది భేది మామా భేది భేదీతి భేది ఏకాంతేతరేతామేతాంతే పరిపరితరేతామేతాంతే పరి పరిపరితే పరిదామి దామి పరిదేతే పరిదామి పరిదామి దామి పరిపరి దామ్య విద్యా అవిద్యై దామి పరిపరి దామ్య విద్యే విద్యై ధ్రువన్నో ధ్రువన్న సర్పిరాసు ప్రత్న ప్రత్న సర్పిరాసు ధ్రువన్నో ధ్రువన్న సర్పిరాసు ప్రత్న ధ్రువన్న ఇద్రో అన్న సర్పిరాసు ప్రత్న ప్రత్న సర్పిరాసు సర్పిరాసు ప్రత్నో హోదా హోదా ప్రత్న సర్పిరాసు సర్పిరాసు ప్రత్నో హోదా సర్పిరాసు ప్రత్నో హోదా హోదా ప్రత్న ప్రత్నో హోదా వరేణ్యో రేణ్యో హోదా ప్రత్న ప్రత్నో హోదా వరేణ్య పుత్ర సహస సహసస్పుత్రో అద్భుతో అద్భుత పుత్ర సహస సహసస్పుత్రో అద్భుత అద్భుతో అద్భుత పుత్ర పుత్రో అద్భుత అద్భుత ఇత్యద్భుత అధిసంబతో అధ్యతి సంవతో వరాగో అవరాన్ సంవతో అధ్యతి సంవతో వరాన్ వరాగం అవరాన్ సంవద సంవదోవరాగం అభ్యభ్యవరాన్ సంవద సంవదోవరాగం అభిభ్యవరాగం అవరాగం అభ్యాభ్యవరాగం అవరాగం అభ్యాభ్యవరాగం అస్మ్యస్మితాగం అవావత అస్మ్యస్మితాగం అవాగుస్తాగం అవాత్య పరావత పరావత పరమస్యావతో రోహిదశ్వో రోహిదశ్వ పరావత పరమస్యావతో రోహిదశ్వ పరావతో రోహిదశ్వో రోహిదశ్వ పరావత పరావతో రోహిదశ్వ ఇహ రోహిదశ్వ పరావత పరావతో రోహిదశ్వ ఇహరావతరావతరోహిదశ్వ ఇహ రోహిదశ్వో రోహిదశ్వ ఇహే రోహిదశ్వో రోహిదశ్వ ఇహ రోహిదశ్వ ఇది రోహిత అశ్వ హే హాగహి గహ్యే హే హాగహి హాగహి గహ్యాగహి గహీది గహీష్య పురు ప్రియ పురు ప్రియ పురీష్య పురీష్య పురు ప్రియోగ్నేగ్నే పురు ప్రియ పురీష్య పురీష్య పురు ప్రియోగ్నే ప్రియోగ్నేగ్నే పురు ప్రియ పురు ప్రియోగ్నే త్వం గమగ్నే పురు ప్రియ పురు ప్రియోగ్నే త్వం పురు ప్రియ ఇది పురు ప్రియ త్వం గమగ్నే జ్ఞే త్వందర తరత్వమగ్నే జ్ఞే త్వందరాంతర తరత్వం తంతరామృధో మృగస్తరత్వం తంతరామృధ రామృధో మృగస్త తరతరామృధ సీదత్వం త్వగం సీదసీదత్వం మాతుర్మాతుస్త్వగం సీదసీదత్వం మాతుః దుభ్యమిదిభ్యమస్తుభ్యమిది సేనా నిందాన్ని నిందాజో అస్మాన్ అస్మాన్ యో నిందాన్ని నిందాజో అస్మ ప్రాసావీద్ భద్రం భద్రమసావీద్ ప్రప్రాసావీద్ భద్రం భద్రం భద్రమసా సావీత్ సావీత్ భద్రం ద్విపదే ద్విపదే భద్రమ సావీత్ సావీత్ భద్రం ద్విపదే భద్రం భద్రం ద్విపదే చతుష్పదే చతుష్పదే ద్విపదే భద్రం భద్రం ద్విపదే చతుష్పదే చతుష్పదే చతుష్పదే ద్విపదే ద్విపదే చతుష్పదే పద ఇది ద్విపదే పద ఇది చతుష్పదే వినాకం నాకం వినాకమక్షదక్షం నాకం వినాకమక్షత్ నాకమక్షదక్షం నాకం నాకమక్షత్ సవిత సవితాఖ్యం నాకం నాకమక్షత్ సవిత అక్షత్ సవిత సవితాక్షదక్షత్ సవితావరేణ్యో వరేణ్యస్ విదాక్షదక్షత్ సవితావరేణ్యః వరేణ్యస్ విదావరేణ్యోన్మనువరేణ్యస్ విదావరేణ్యోనువరేణ్యోన్మనువరేణ్యోవరేణ్యోను ప్రజాణం ప్రజాణమనువరేణ్యోవరేణ్యోను ప్రజాణం ప్రజాణం ప్రజాణమన్మను ప్రజాణముషస ఉషస ప్రజాణమన్మను ప్రజాణముషస ప్రజాణముషస ఉషస ప్రజాణం ప్రజాణముషసో విద్యుషస ప్రజాణం ప్రజాణముషసో ప్రజాణమితి ప్రయాణం ఉషసో విద్యుషస ఉషసో విరాజతి రాజతి విద్యుషస ఉషసో విరాజతి విరాజతి రాజతి విరాజతి రాజతి రాజతి సమనసా విరూపే విరూపే సమనసానక్రోషా విరూపే విరూపే సమనసా సమనసా విరూపే ధాపజేతే ధాపజేతే విరూపే సమనసా సమనసా విరూపే ధాపజేతే సమనసేతి సమనసా విరూపే ధాపజేతే ధాపజేతే విరూపే విరూపే ధాపజేతే శిశుం శిశుం ధాపజేతే విరూపే విరూపే ధాపజేతే శిశుం ధాపజేతే శిశుం శిశుం ధాపజేతే ధాపజేతే శిశుమేకమేకం శిశుం ధాపజేతే ధాపజేతే శిశుమేకం శిశుమేకమేకం శిశుకం శిశుమేకం సమీచీ సమీచీ ఏకం శిశుకం శిశుమేకం సమీచీ సమీచీ ఇది సమీచీ క్షామక్షామద్యామాక్షామారుక్మోరుక్మక్షామద్యామాద్యామాక్షామారుక్మ బృహద్రథంతరే బృహద్రథంతరే బృహద్రథంతరే బృహద్రథంతరే బృహద్రథంతరే బృహద్రథంతరే బృహద్రథంతరే బృహద్రథంతరే బృహద్రథంతరే బృహద్రథంతరే బృహద్రథంతరే బృహద్రథంతరే బృహద్రథంతరే బృహద్రథంతరే బృహద్రథంతరే బృహద్రథంతరే బృహద్రథంతరే బృహద్రథంతరే బృహద్రథంతరే బృహద్రథంతరే బృహద్రథంతరే బృహద్రథంతరే బృహద్రథంతరే బృహద్రథంతరే బృహద్రథంతరే బృహద్రథంతరే బృహద్రథంతరే బృహద్రథంతరే బృహద్రథంతరే బృహద్రథంతరే బృహద్రథంతరే బృహద్రథంతరే బృహద్రథంతరే బృహద్రథంతరే బృహద్ యజ్ఞం వక్షో వక్షో యజ్ఞాయజ్ఞం పుచ్చం పుచ్చం యజ్ఞాయజ్ఞం వక్షో వక్షో యజ్ఞాయజ్ఞం పుచ్చం యజ్ఞాయజ్ఞం పుచ్చం పుచ్చం యజ్ఞాయజ్ఞం యజ్ఞాయజ్ఞం పుచ్చం చందాగం చందాగం త్రిపుచ్చం యజ్ఞాయజ్ఞం యజ్ఞాయజ్ఞం పుచ్చం చందాగం పుచ్చం చందాగం చందాగం త్రిపుచ్చం పుచ్చం చందాగుస్యం గాన్యంగా నిషందాగం త్రిపుచ్చం పుచ్చం చందాగుస్యం గాన్యంగా అన్యంగా నిషందాగం నిజందాగుస్యం గా నిజిష్ఠియాధిష్ఠియా అంగా నిజందాగం నిజందాగుస్యంగా దీనైర్ దీనైర్జనే జనే దీనైర్ దక్షైర్దక్షైర్దీన దీనైర్దక్షైర్దక్షైర్దీనైర్దీనైర్దక్షై ప్రభోతి ప్రభోతి దక్షైర్దీనైర్దీనైర్దక్షై ప్రభోతి దక్షై ప్రభూతి ప్రభూతి దక్షైర్దక్షై ప్రభూతి పూరుషత్వదా పూరుషత్వదా ప్రభూతి దక్షైర్దక్షై ప్రభూతి పూరుషత్వదా ప్రభూతి పూరుషత్వదా పూరుషత్వదా ప్రభూతి ప్రభూతి పూరుషత్వదా ప్రభూతి ప్రభూతి పూరుషత్వదే పూరుషాత్మదా దేవేషు చ దేవేషు దేవేషు చ సవితః సవితశ్చ దేవేషు దేవేషు చ సవితః సవితః సవితశ్చ ధర్మానుషేషు మానుషేషు సవితశ్చ ధర్మానుషేషు మానుషేషు మానుషేషు సవిత సవితం మానుషేషు చ మానుషేషు సవిత మానుషేషు చ మానుషేషు మహానుషేషు మానుషేషు జత్వన్నం చ మానుషేషు మానుషేషు జత్వం పంచ జత్వన్నా నస్త్వం చ జత్వన్నః నో నస్త్వం పన్నో అత్రాత్ర నస్త్వం పన్నో అత్ర అత్ర నో నో అత్ర సువతాత్ సువతాదత్ర నో నో అత్ర సువతాత్ సువతాదత్రాత్ర సువతాదనాగసో నాగస సువతాదత్రాత్ర సువతాదనాగసః సువతాదనాగసో నాగస సువతాత్ సువతాదనాగస నాగస ఇత్యనాగసోదయత్రీ సోనృత నాగో సోనృత నాంచోదయత్రీ చోదయత్రీ సోనృత నాంచేతంతి చేతంతి సోనృత నాంచోదయత్రీ చోదయత్రీ సోనృత నాంచేతంతి సోనృత నాంచేతంతి చేతంతి సోనృత నాగో సోనృత నాంచేతంతి సుమదే నాగో సుమదే నాంచేతంతి సోనృత నాగో సోనృత నాంచేతంతి సుమతి నాగో సుమతి నాంచేతంతి చేతంతి సుమతి నా యజ్ఞిందే సరస్వతీ సరస్వతీ దే యజ్ఞిందే సరస్వతీ సరస్వతీ సరస్వతీ దే సరస్వతే సరస్వతీ సరస్వతీ భావీరవే కన్యా కన్యా భావీరవే భావీరవే కన్యా చిత్రాయుశ్చిత్రాయ కన్యా భావీరవే భావీరవే కన్యా చిత్రాయు కన్యా చిత్రాయుశ్చిత్రాయు కన్యా కన్యా చిత్రాయు సరస్వతీ సరస్వతీ చిత్రాయు కన్యా కన్యా చిత్రాయు సరస్వతీ చిత్రాయు సరస్వతే సరస్వతే చిత్రాయుశ్చిత్రాయు సరస్వతే వీరపత్నే వీరపత్నే సరస్వతే చిత్రాయుశ్చిత్రాయు సరస్వతే వీరపత్నే సరస్వతి చిత్రా ఆయు సరస్వతే వీరపత్నే వీరపత్నే సరస్వతే సరస్వతే వీరపత్నే ధియం ధియం వీరపత్నే సరస్వతే సరస్వతే వీరపత్నే ధియం వీరపత్నే ధియం ధి వీరపత్నే వీరపత్నే ధియం ధాత్ ధాత్ ధియం వీరపత్నే వీరపత్నే ధియం ధా వీరపత్నే వీరా ధియం ధాత్ ధాత్ ధియం ధియం ధా నాభిరచ్ఛిద్రమచ్ఛిద్రం అన్యదన్యద్విషురూపే అహని విషురూపే విషురూపే అహని జౌర్జౌరహని విషురూపే రూపే విషురూపే అహనీత్యౌరహనీ అహనీత్యౌరివేవత్యౌరహనీ విశ్వే దేవా ఇది చతుర్థకాండే ప్రథమ ప్రశ్నస్య ఘనపాఠ సమాప్తః.